175 హర్షిణి సం ధా హర్షిణి ఏష హేవానందయతి శ్రుతేహ హర్షేతి ఆనందేతీతి తథా ఓం హర్షిణ్యే నమః ఇతి ఈ పురుషుడే ఆ వి ఏష హేవానందయాతి బ్రహ్మయే సర్వలోకములను ఆనందింపజేయుచున్నాడు అను శృతివాక్యము వలన సర్వజీవులను ఆనందింపజేయువాడు బ్రహ్మయని తెలియచున్నది. పరమేశ్వరి బ్రహ్మాభిన్నగాన సమస్త ప్రాణిజాతమునకు ఆనందము కలుగజేయనదగుట నలన హర్షిణీయని స్తుతింపబడుచున్నది